అయం మే వరణోమణిసరవత్మక్షదేణో వృషా తేనారభస్పత్వం శత్రూన్ ప్రవేణీయతురస్ ప్రైణాంఛిణే ప్రవీణారభస్వమణిస్తే అస్సు పురేదా పురస్తాత్ అవారయంతవరణేన దేవాభ్యాచారవసూరాణాశ్వశ్వాహ అయం మణిర్వరణో విశ్వభేణసహస్రాక్షోహరీతోహిరణ్యయాః సరేణ త్రోరధారాన్ వాదయాది పూర్వస్తాన్నబృహియే త్వాద్విషంతి అయం తే కృత్యాం వితరతాం పౌరోషేయాదయం భయాత్ అయం త్వా సర్వస్మాత్ పాపాద్వరణో వారయిష్యతే వరణో వారయాత అయం దేవో వనస్పతిః యక్ష్మోజోస్మిన్నావిష్టస్తమో దేవాభీవరన్ స్వప్నం సుప్తాయ దివశ్యాసి పాపం మృగస్మృతిం యతి గావాదజుష్టాం పరిక్షవాచ్ఛగునే పాపవాదాదయం మణిర్వరణో వారయిష్యతే అరాత్యాస్వానిర్గత్యాభిజానాదిభోభయాత్ మృత్యోరోజీయభోమధాద్వరణో వారయిష్యతే కిన్మే మాతాయన్మే పితా భ్రాతరోయచ్చ మే స్వాయదేనశ్చ కృమామయం తరో నో వారయిష్యతేయం దేవో వనస్పతిః వరణేన ప్రవ్యథితా భ్రాతర్వ్యాపే సబంధవః అసూర్తం నృజోహవ్యగుష్టేయం జభయమంతవాః అరిష్టోహవరిష్టగురాజుష్మాన్ సర్వపూరుషః తమ్ మాయం వరణో మహిష్మీ పాదు దిశోదీశ అయం మే వరణౌరశిరాజా దేవో వనస్పతిః స్వమే శత్రోన్నివాహదతామింద్రోదస్యో నివాసూరాన్ ఇమం విధర్మివరణమాయుష్మాన్ శతశారదః స్వమే రాష్ట్రం చ క్షత్రం చ పశోరోజశ్చ మేధవత్ యథా వాతో వనస్పతీన్వృక్షాన్ భరత్యోజరసా ఏవాసపద్మాన్ మే భంగి పూర్వాన్ జాతా ఉదాపరాన్ వరణస్వాభిరక్షతో యథా వాతష్టాగ్నిష్ట వృక్షాన్ సాతో వనస్పతీన్ ఏవాసపద్మాన్ మే స్వాహి పూర్వాన్ జాతా ఉదాపరాన్ వరణస్వాభిరక్షతో యథా వాతేన ప్రక్షీణా వృక్షాశేర్యర్పితాసపద్రాంస్వం మమక్షేణేర్యర్పయర్వోర్వాన్ జాతాముతావరాంగరణస్వాభిరక్షతో తాముతం ప్రచ్ఛిందివరణపురాదిష్టా పురాయోషం వశుషుదిక్షం దేదాశరాశరదిత్సవాహ యథా సూర్యో అతిభాతిజాస్మిన్ తేజాహీతం ఏవా మే వరణో మణిష్కీర్తిం భోజి నిరక్షతు తేజసా మా సముక్షతు యశసా సమానక్తుమా యథా యశశ్చంద్రమస్యాదిత్యే చక్షసి ఏవా మే వరణో మణిష్కీర్తిం భోజి నిరక్షతు తేజసా మా సముక్షతు యశసా సమానక్తుమా యథాయృథివ్యాస్మిం జాతవేదసి ఏవామే వరణో మణిష్కీర్తిం భోజి నిగచ్చదు తేజసా మా సముక్షత యశసమానక్తుమాయకన్యాస్మిన్ సంభృతే రథే ఏవామే వరణో మణిష్కీర్తిం భోజి నిగచ్చదు తేజసా మా సముక్షత యశసా సమానక్తుమా యథాయుధస్వామపీతేర్మధుపక్షేయాయుధావే వరణో మణిష్కీర్తిం భోజి నిరక్షతు తేజసా మా సముక్షతు యశసా సమానక్తుమా యథాయుధోగ్నిహోత్రేవక్షాయుధావే వరణో మణిష్కీర్తిం భోజి నిరక్షతు తేజసా మా సముక్షతు యశసా సమానక్తుమా యథాయశో యజమానే యథాస్మిన్ యజ్ఞాహీతం ఏవామే వరణో మణిష్కీర్తిం భోజి నిగచ్చతు తేజసా మా సముక్షతు యశసా సమానక్తుమా యథాయ ప్రజాపరతో యథాస్మిన్ వరవేష్టి ఏవామే వర్ణో మణికీర్తిం భోజి నియచ్చతు తేజసామాసముక్షత యజన సాసమానక్తుమా దేవేష్మృతం యథైషు సత్యమాహీతం ఏవామే వర్ణో మణికీర్తిం భోజి నియచ్చతు తేజసామాసముక్షత యజనసాసమానక్తుమా ఇంద్రస్ ప్రథమోరథో దేవారామపరోరథో వరుణస్ తృతీయాది అహీనామారథానుమాశ్రోజిస్తూరకేమశ్వరస్వారూరస్వారంధూరం అవశ్వేతపదాయూర్వేణాపారేణ ఉద ప్లుతమీ పదార్వహీనామరథం విషం వారుగుణ అరంఘుషో నిమజ్జోన్మజ్జ పునరబ్రవీత్ ఉద పృథమీవతారుణీనామరథం విషం వా రుగ్రం వైద్వోహందిరీలం వైద్వశ్మిత్రపుతాసితం వైద్వోరథర్యాశిరస్తంబీభేదప్రదా వైద్వప్రేహిప్రథమోనుమయమేమసి అహేయ్యస్మాయమేమసి ఇదం ప్రయత్నో ఆచార్యతే నమస్య పరాయణం ఇమాన్యర్వాత పదాహిజ్ఞోవాజినీవత సంయతం న విష్పారద్యాత్మన్న సంయమత అస్మిన్ ద్వావహే శ్రీచరుమాంస్తావభావరసాసాహజోలేహం తీరే ఘనేన హం నివృష్టికర్మయం దండేనాగతం అథాశ్వస్తేజంభేణోస్వజస్వేత ఇంద్రో మేహీ పఖాయంతమహిం పైద్వరంధర పైద్వస్ మన్మహే వయమ్ స్థిరస్థిరం ఇవే పశ్చాపృదాకవః ప్రతీధ్యతాసత్ నష్టా సర్వో నష్టమీషా హతా ఇంద్రేణ వజ్రిణా జఘానేంద్రో జగ్మా వయమ్ అతాస్తిరస్థిరాజలో నిపిష్టా ప్రదాకవ దర్వ్యం కరిగ్రతం క్షిత్రం దర్భేష్ కైరాతికాకోమాకాశకాకర్ణజిభేషజం హిరణ్యైర్భిణ్రేభిణాముపశ్రానో ఆయమాజన్యమాషక్వృష్ణిహాపరాజి సవేష్జంభరముభయోర్వృష్టికస్ ఇంద్రో మేహి వరంధయం మిత్రశ్చ వరుణశ్చ వాతాపర్జన్యోభా ఇంద్రో మేహి వరంధయ ప్రదాకుంచ ప్రదాక్వం స్వయం నిరశ్చిరాజం కథం నీలం దశోరథం ఇంద్రో జఘాన ప్రథమం జలితారమహేతవ తేషామృయమాణానాం కస్మిత్తేషామసద్ద సంహిషేషాన్యగ్రభం పౌన్యష్టైవ సర్వాణం సింహోర్మధ్యం పరేత్యవ్యనిజమహేర్విషం హరీనాం సర్వేషాం విషం పరావహంతు సింధరవః హతాస్థిరశ్చిరాజజో నిపిష్టాసః ప్రదాకవః పోషధీనామహం వృణ ఉర్వరీరివసాధుయా నయామ్యర్వదీరివాహే నినయితో తే విషం ఎలగ్నో సూర్యే విషం పృథివ్యామోషధీశోరి కాందా విషం కనగ్నకం నిలయేత్వైతూతే విషం ఏషధీరాజీనా విద్యుత ఆబూవ ఏషాం జాతాని బహుధామాన్వితేభ్య సర్వేభ్యో నమసా విధేమ తౌనామాజిగన్యాజిలాదీనామవాసి అదల్పదేనతే పదాగే విషదోషణం రంగాదంగాత్రం పరివర్జన అధా విషస్తో వాజీనం తదేతు ఆరేణోద్విషమారోద్విషే విషమ ప్రాదపి అగ్నిర్విషమహే నిరథాన్ సోమో నిరణీన్ దంష్టారమన్వర్గాద్విషమహీనమృత ఇంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థేంద్రస్థ జిష్ణవే యోగాయ బ్రహ్మ యోగైర్వోరి

తమ్ బాధేయం తమ్ స్త్రీహీయామేన బ్రహ్మణానేనఖమానానయామేన్యా యోగాపోపామశ్మాదృష్ట్యో స్వాంతర్యజుష్యోజన ఇదంతమతిరజామిభ్యమానిక్షే తేనభ్యోస్మాష్ణియం వయమ్ విష్మ తమ్ బాధేయం తమ్ స్త్రీహీయామేన బ్రహ్మణానేన కర్మణానయామేమ్యా ఏవాగ్రజోస్వాంతర్యజుష్యాదేవజనాభ్యవరిక్షే తైస్తమభ్యర్జాయోస్మాజం వయమ్ విష్మ తమ్ బాధేయం తమ్ స్త్రీహీయానేన బ్రహ్మణానేన కర్మణాలయామేన్యా జలర్ణాజీవం తైరాజరణాదయతం కించోదివ ఆపో మాతస్మాత్సర్వస్మాద్వరితాత్వాంతం భరద సముద్రం ప్రవీణో విశ్వానయోనిపీత అరిష్టాస్తర్వభాయసో మాచ నక్కించనామవద అరిప్రాపో అపరిప్రభస్మద్ ప్రాస్మదేనోదురితం సుప్రదీతాప్రవిశ్వప్నం భ్రమణం మహంతో విష్ణాక్రమోదితమృథివీసంసితోగ్నిదేజా పృథివీమన విక్రమేహం పృథివ్యాస్తం నిర్భరజామోస్మాం దేష్టిలం వయమ్ విష్మ సమాజీత్రం ప్రాణోజాతో విష్ణోక్రమోదమత్నంతరిక్షసంసితో వాయుదేజా అంతరిక్షమను విక్రమేహమంతరిక్షాత్మ నిర్భరజామోస్మాం దేష్టిలం వయమ్ విష్మ సమాజీత్రం ప్రాణోజాతో విష్ణోక్రమోదమత్నౌరంసూర్యతేజా దివమన విక్రమేహం దివస్తం నిర్భరజామోస్మాం దేష్టిలం వయమ్ విష్మ సమాజీత్రం ప్రాణోజాతో విష్ణోక్రమోదమత్నక్షం హితోమనస్తేజా దిశో నిక్రమేహం దిగ్భస్తం నిర్భరజామోస్మాం దేష్టిలం వయమ్ విష్మ సమాజీత్రం ప్రాణోజాతో విష్ణోక్రమోదమత్నశాసంసితో పాతేజా ఆశాను విక్రమేహమాశాభ్యస్తం నిర్భరజామోస్మాం దేష్టిలం వయమ్ విష్మ సమాజీత్రం ప్రాణోజాతో విష్ణోక్రమోదమత్నసంసిమేహమిభ్యస్తం నిర్భరజామోస్మాం దేష్టిలం వయమ్ విష్మ సమాజీత్రం ప్రాణోజాతో విష్ణోక్రమోదమత్నయజ్ఞో బ్రహ్మతేజా యజ్ఞమను విక్రమేహం యజ్ఞాత్తం నిర్భరజామోజోస్మాం దేష్టిలం వయమ్ విష్మ సమాజీత్రం ప్రాణోజాతో విష్ణోక్రమోదమత్నౌషధీసంసిత సోమతేజా ఓషధీరను విక్రమేహోషధీభ్యస్తం నిర్భరజామోజోస్మాం దేష్టిలం వయమ్ విష్మ సమాజీత్రం ప్రాణోజాతో విష్ణోక్రమోదమత్నసంసితో వరుణతేజా అపోర విక్రమేహమభ్యస్తం నిర్భరజామోజోస్మాం దేష్టిలం వయమ్ విష్మ సమాజీత్రం ప్రాణోజాతో విష్ణోక్రమోదమత్నహిషంసితోన్నతేజా కృషిమను విక్రమేహం కృష్యాస్తం నిర్భరజామోజోస్మాం దేష్టిలం వయమ్ విష్మ సమాజీత్రం ప్రాణోజాతో విష్ణోక్రమోదమత్న ప్రాణసంసిత పురుషతేజా ప్రాణమను విక్రమేహం ప్రాణోత్తం నిర్భరజామోజోస్మాం దేష్టిలం వయమ్ విష్మ సమాజీత్రం ప్రాణోజాతో ఇదమస్మాకమద్భిన్నమస్మాకమభ్యష్టాం విశ్వాపృతనారాజీ ఇదమహాముష్యాయణ్యాముష్యాత్రేర ప్రాణమాయమేష్టయామేమధరాజం వాదయామి సూర్యస్యావృతం వామర్తే లక్ష్మీనామం వామృతం సా మేద్దరేణయ్యచ్చతు సామే బ్రాహ్మణవర్చసం దిగో జ్యోతిష్మదేరభ్యావర్తే తామేద్రవీణయ్యచ్చంతు తామే బ్రాహ్మణవర్చసం సప్తర్షీణభ్యావర్తే దేవేద్రవీణయ్యచ్చంతు దేవే బ్రాహ్మణవర్చసం బ్రహ్మాభ్యావర్తే తన్మేద్రవీణయ్యచ్చను తన్మే బ్రాహ్మణవర్చసం బ్రాహ్మణాభ్యావర్తే ద్రవీణయ్యచ్చంతు దేవే బ్రాహ్మణవచ్చసం యం వయమ్ మృగదామహేణం వదైస్త్రేణ వామహై వ్యాత్రేవరమేష్టినో బ్రహ్మణాభి పదామతం వైశ్వానరస్యమంష్టాభ్యామేతి ఇయంతం స్వాత్మాహూతి సమిద్దేవీ సహీయసి రాజ్ఞో వరుణస్య బంధో సోమాష్యాయణమోష్యా పుత్రమన్నే ప్రాణే బాధాన యత్తే అన్నం భువస్పదా క్షీయని పృథివీమనో తస్యనస్తం భూవస్పతే సంరక్ష ప్రజాపతే అవోదివ్యాయుషం రథే సమవృక్ష్మే పయస్వానగ్నాజమంతం మాతం శ్రేజవర్జత సమ్మాజం ప్రజయాధమాయూషా విద్యం మే అస్య దేవా ఇంద్రో విద్యాత్సహర్షే యదగ్నే అద్యమే సునాశవాజస్పృష్టం జనయంత మన్యోర్మనసరవ్యాజా విద్యుధానార పరాశ్రే సపదాయాధానా పరాజ్ఞేరక్షోహరసాశ్రే పరాచిషాభూరదేవాంశిణే పరాశుద్రపశోచోచదశ్రే అపామస్మై వజ్రం ప్రహరామితుర్భృష్టిం శేర్ణ విద్యాయ విద్వాన్ సో అస్యాంగాని ప్రశ్నాదు సర్వాతం మే దేవానోజానంతు విశ్వే అరాదీయోర్ధాతర్యస్య దుర్భాగోదిషతశ్మినః అపీవృష్టామ్యోజయసా వర్మణమస్య వయం మహిక్షారాజ్జాతఃకరిష్యతి పూర్ణో మంత్రేర మగవగ్రవేరవచ్చసా పరావేత్తక్షాహస్తేపస్వాతస్మాజీవలాపురంతు శుచయశ్రుచిం హిరణ్యశ్రయణం మణిశ్రద్ధాయజ్ఞం మహోదధత్ గృహేవ సదనోతిథి తస్మై ఘతం సురాం మద్భన్నమన్నం క్షదామహే సరప్యుదేవ పుత్రేభ్య శ్రేయశ్రేయశ్చికిత్సతు భూయో భూయశ్వశ్వో దేవేభ్యో మణిరేత్యమవద్ధా బృహస్పతిర్మణిం భారం గతశ్రుతముగ్రం ఖిరమోజసే తమగ్నిః ప్రత్యముంచతోస్మై దుహాజ్యం భూయో భూయశ్వశ్వస్తే నత్తం దేహతోజహి యమవద్ధా బృహస్పతిర్మణిం బాలం ఘతశ్రుతముగ్రం ఖిరమోజసే తమింద్ర ప్రత్యముంచతౌజసే వీర్యాజకం సోమస్మై వనమిందూహే భూయో భూయశ్వస్తే నత్తం దేహతోజహి యమవద్ధా బృహస్పతిర్మణిం బాలం ఘతశ్రుతముగ్రం ఖిరమోజసే తం సోమ ప్రత్యముంచత మహేశ్రోత్రాయ చక్షసే సోమస్మై వచ్చే భూయో భూయశ్వస్తే నత్తం దేహతోజహి యమవద్ధా బృహస్పతిర్మణిం బాలం ఘతశ్రుతముగ్రం ఖిరమోజసే తం సూర్య ప్రత్యముంచతేమాజయద్దిశ స్వాస్మై భూమిద్దూహే భూయో భూయశ్వస్తే నత్తం దేహతోజహి యమవద్ధా బృహస్పతిర్మణిం బాలం ఘతశ్రుతముగ్రం ఖిరమోజసే తం బ్రహ్మచందమా మణిమధూరాణ పురోజయానవానాహిరణ్యనీ స్వాస్మై శ్రియమిద్దూహే భూయో భూయ రత్తంతో జాహి యమవద్రాద్బృహస్పతిర్వాతమణిమాధవే సో అస్మై వాయునం దృహే భూజో భూజస్వస్తే రక్తం వేషతో జాహి యమవద్రాద్బృహస్పతిర్వాతమణిమాధవే ేవామణిమశ్వినాభిరక్షత సభిషగ్రామో దృఢే భూజో భూజస్వస్తే రక్తం దేషతో జరి యమగ్రాద్బృహస్పతిర్వాతమణిమాధవే తమ్యభ్రస్తామణిం దేదమాదరస్వా సోస్మై సోనతాం దృఢే భూజో భూజస్వస్తే రక్తం దేషతో జరి యమవద్రాద్బృహస్పతిర్వాతమణిమాశవే తమాపోమిక్షీతామృతమిద్రూహే భూజో భూజస్వస్తేరక్తమద్రాద్బృహస్పతిర్వాతమణిమాశవే తమ్ రాజావరుణో మణిం ప్రత్యముంచత సంభువం సోమస్మై సత్యమిద్రూహే భూయో భూజస్వస్తే రక్తం దేషతో జరి యమవద్రాద్బృహస్పతిర్వాతమణిమాశవే తమ్ దేవాదిభ్రతో మణిం సర్వాల్లోకాన్విషాజయన్ సేభ్యోజిందూహే భూయో భూజస్వస్తే రక్తం దేషతో జరి యమవద్రాద్బృహస్పతిర్వాతమణిమాశవే తమిమం దేవతా మణిం ప్రత్యముంచంత సంభువం సాభ్యో విశ్వమిద్దూహే భూయో భూయస్వస్తే రక్తం దేషతో జరి ఋతమస్తమభద్రతమాస్తమభద్రత సంవత్సరస్తం వద్ధ్వా సర్వం భూతం విరక్షతి అంతర్దేశాభద్రత ప్రతిషస్తమభద్రత ప్రజాపతిషక్తో మణిర్దేషతో మేధరాం అరహ అధర్వాణోభద్రతర్వణాభద్రతర్మేదిన అంగీరోదస్మురస్తే రక్తం దీషతో జరి తన్ధాతా ప్రత్యముంచూతం వ్యకల్పయత్ తే రక్తం దీషతో జరి యమవద్రాద్బృహస్పతిర్దేభ్యోసోరక్షితం సమాజం మణిరాజభద్రదేణ యమవద్ధాద్బృహస్పతిర్దేభ్యో అసూరక్షితం సమాజం మణిరాజమత్సర్గోభిరేణ ప్రజరా యమవద్ధాద్బృహస్పతిర్దేభ్యో అసూరక్షితం సమాజం మణిరాజమత్సర్గమేభ్యాం మహదా భూత్యా సహ యమవద్ధాద్బృహస్పతిర్దేభ్యో అసూరక్షితం సమాయం మణిరాగ మన్మధోధారేన మణిస్తమవద్రాద్బృహస్పతిర్దేభ్యో అసోరక్షితం సమాయం మణిరాగ మధోజయాపదాసహస్రవీణేన శ్రియామవద్రాద్బృహస్పతిర్దేభ్యో అసోరక్షితం సమాయం మణిరాగ మత్తేజసాత్మిష్యా సహ యమవద్రాద్బృహస్పతిర్దేభ్యో అసూరక్షితం సమాజం మణిరాగ మత్సర్వాభిర్భూభిర్ సహ తమిమం దేవతా మణిం మహ్యం వదతు పుష్టరే అభివృంశత్రమద్ధనం సపత్రణం భరణం మణిం బ్రహ్మణా తేజసా సహ ప్రతిముంచామివే శివం అసపత్ర సపత్ర సపత్రాన్మేధరామక ఉత్తరం విషయతో మా వయమ్ మణిష్టేనోదేవోకాయో దుగ్ధముపాసతే సమాజమధీరోహతు మణిశ్రైష్టమోర్ధత ఎం దేవాతరో మనుష్యా ఉపజీవన్ సమాజమధీరోహతు మణిశ్రైష్టమోర్ధత యథా వీరమురాజాం పృష్టే బాళే నరోహతి ఏవామయ ప్రజాపశవోన్నమన్నం విరోహతు తస్మై స్వారిజ్యవర్ధనమణే ప్రత్యవోచం శివం తన్వంసదక్షిణమణే శ్రేష్ట్యాజిమ్మతమిత్వం సమాహీతం జుషాణో అగ్నే ప్రతిహర్యమై తస్మిన్ విదేమ సుమాజం స్వస్తి ప్రజాం చక్షు పశువం సమిద్దే జాతవేరతి బ్రహ్మణ కస్మిన్నంగేతపో అస్యాదిష్టజిగస్మిన్నంగేతమస్యాహీతం పరవృతం వేషస్థాస్యష్టజిగస్మిన్నంగే సత్యమస్య ప్రతిష్ఠితం కస్మాదంగాద్యే అగ్నిరస్య కస్మాదే మాతరిష్వా కస్మాదంగాద్మీమేతే చంద్రమా మహస్కంభస్ అభిమానోభంగం కస్మిన్నంగే తిష్టతి భూమిరస్ కస్మిన్నంగే తిష్టత్యంతరిక్షం కస్మిన్నంగే తిష్టత్యాహీతాద్యౌ కస్మిన్నంగే తిష్టత్యుత్తరం దివః ప్రేత్సం దీప్యతోర్ధో అగ్నిష్వా ప్రేత్సం భవతే మాదరిష్వా ప్రేత్సం తీరభిజం చావృత స్తంభంతం బ్రోహిగతమస్మి దేవత సంవత్సరేణ సహదం విదానాస్కంభంతం బ్రోహిగతమస్మి దేవత ప్రేత్సంతిరోపిహోరాత్రవన సంవిధానే ప్రేత్సంతిరభియంద్రావస్తంభంతం బ్రోహిగతమస్మి దేవత యస్మిన్ స్తబ్ధా ప్రజాపతిల్లోకాన్ సర్వాధారయత్ సంబంధం బ్రోహిగతమస్మి దేవత యత్పరమాపమయ్యచ్చ మధ్యమం ప్రజాపతిస్తృదేవీశ్వరోపరం కిషేకాస్తంభ ప్రవీవేశభూతూర్వభూవా కిషేకాస్తంభ ప్రవీవేశభూతం కియద్భవిష్యతం వాసరే స్యాత్ ఏకం యజంగమగ్రేణోత్సహస్రాగిరేదాస్తంభ ప్రవీవేశోకాంశాంశ్చాపో బ్రహ్మజనా విదో అసచ్చాంతస్తంభంతం బ్రూహిరమస్మి దేవత తమః పరాక్రమ్య వ్రతం భారయత్యుత్తరం వృతం చద్ధాతరవో బ్రహ్మ సమాహీతస్తంభంతం బ్రూహిగతమస్మి దేవత యస్మిన్ భూమిరంతరిక్షం యోర్యస్మిన్నధ్యాహీతాగ్నిశ్చంద్రమాస్తోర్యో వాతం తిష్టం ధ్యాత్మీతాస్తంభంతం బ్రూహిగతమస్మి దేవత యత్రయత్రింశద్దేవాంగే సర్వే సమాహీతా సంబంధం బ్రోహిగతమస్మి దేవత ప్రథమజాయమయజుర్మహేకర్షిస్మిన్నాద్వీతస్తంభంతం బ్రోహిగతమస్మి దేవత యత్రామృత మృత్యుశ్చ పురుషేధి సమాహీతే సముద్రోయస్చాపురుషేధి సమాహీతస్తంభంతం బ్రోహిగతమస్మి దేవత యస్య ప్రతిశో నాట్యాష్టం యజ్ఞోయత్రంతస్తంభంతం బ్రోహిగతమస్మి దేవత ఏ పురుషే బ్రహ్మ విదుస్తే వేదుః పరమేష్ఠినం యో వేద పరమేష్ఠినం యశ్చ వేద ప్రజాపతిం జ్యేష్ఠయే బ్రాహ్మణం విదుస్తే స్తంభమానుసం వేదుః యస్య శిరో వైశ్వరశ్చక్షురంగీరసోభవన్ అంగారియస్య జాతమస్తంభంతం బ్రూహిగతమస్తి దేవత యస్య బ్రహ్మయోగమాహుర్జిమాసుకషాముత విరాజమోహుభవయస్యాహుస్తంభంతం బ్రూహిగతమస్మి దేవత యస్మాదిజో అపాదక్షం యజుర్యస్మాదపాకషన్ సామాహాన్యోమాహన్యసర్వాంగిరసోముఖం స్తంభంతం బ్రోహిగతమస్మి దేవత అసంఖ్యాకాం ప్రతిష్టం విదు ఉతో సంబంధ్యే శాఖాముపాసతే నిత్యాశ్చ రుద్రాశ్చ వసవశ్చ సమాహీతా భూతం చల్యం సర్వే లోకా ప్రతిష్ఠిరా సంబంధం బ్రోహిగతమస్మి దేవత యత్రయత్రింశద్దేవాలిహిమిలక్షింద్రమద్యకోవేదయం దేవాభిరక్ష దేవా బ్రహ్మ విదో బ్రహ్మజ్యేష్టముపాసతే యోగేతాన్ విద్యా ప్రత్యక్షం స బ్రహ్మా వేదీతా స్యాత్. బృహంసో నామతే దేవాలే సత్పరీజ్ఞిరే ఏకం తరంగం స్కంభస్యాసరా స్కంభ ప్రజలయం పురాణం జవత్కరత్. ఏకం తరంగం స్కంభస్య పురాణమనుసంవేదు యస్యత్రయస్త్రింశద్దేవాంగేకాత్రాభిభేదిరే తాన్వై త్రయస్త్రింశద్దేవాలేకే బ్రహ్మవిదో విదుః. హిరణ్యగర్భం పరమమానత్యుజ్జంజనావిదుః స్తంభస్తలగ్రే ప్రాహిణ్యోకేణంతరా. స్తంభే లోకా స్తంభే తపస్కంభేధ్యుతమాహీతం స్తంభత్వేద ప్రత్యక్షమింద్రే సర్వం సమాహీతం. ఇంద్రే లోకాయింద్రే తపరింద్రేధ్యుతమాహీతం. ఇంద్రం త్వేద ప్రత్యక్షం స్తంభే సర్వం ప్రతిష్ఠితం. ప్రథమం బూవరాజ్య విజాయస్మాన్నాన్యత్పరమస్ భూతం యూమి ప్రమాంతరిక్షమోదరం దివం యక్రే మూర్ధానం తస్మై జ్యేష్టాయ బ్రహ్మణే నమ. యూర్యక్షమాస్మ అగ్నీయ్చక్రాస్మై జ్యేష్టాయ బ్రహ్మణే నమ. ప్రాణాపానోచక్షురంగేరసోభవన్ దిశోయశ్చక్రే ప్రజ్ఞానేస్తస్మై జ్యేష్టాయ బ్రహ్మణే నమ. స్కంభోదాధారద్యా పృథివీ స్కంభోదాధారోర్వాంతరిక్ష స్కంభోదాధార ప్రతిషర్వే స్కంభజిదం విశ్వంభవనమావీవేశ్రమాత్మపరసో జాతో లోకాన్ సర్వాన్ సమానాశే. సోమయ్యశ్చక్రే కేవలం తస్మై జ్యేష్టాయ బ్రహ్మణే నమ. కథం మాతో నేలయతి కథం నరమతే మన కిమాపస్సత్యం ప్రేత్సం నేలయంతి కదాచన. మహద్యక్షం భువనస్య మధ్యే తమాదిక్రాంతం సలిలస్య పృష్ఠే తస్మిన్ క్షయంతే యోగే చ దేవావృక్షస్య స్కంభ ఫలిత ఇవ యస్మై హస్తాభ్యాం పాదాభ్యాం వాచా శ్రోత్రే చక్షుషా. యస్మై దేవాస్తదా బలిం ప్రయచ్ఛంతి విదేవేకం స్తంభం బ్రూహితమస్మి దేవత. అపరతస్తమోస్తాత్మనాణి తస్మిన్ జ్యోతిం ధృజాత్రీ ప్రజాపత. యోగేత సంహిరణ్యం తిష్టం తమ్ సలిలేవేద సవేవ్య ప్రజాపతి. తంత్రమేకే యువజీవిరూపే అభ్యాక్రామం వయతన్నయూషణం. కామ్యాతంతో స్థిరే ధత్తే అన్యానాపవృంజాతే నగమాతో అంతం. తయోహం పరహృత్యంతోరి పద విజానామి యతరా పరస్తాత్. పుమానేన ద్వయత్యుద్రేణత్తి పుమానేన ద్విగభారాధినాతే ఇవే మయోగా ఉపతస్తమరువివం సామాని చక్రుస్తదరాని పాదరే.